ಸ್ತುತ್ವಾ ಗಣಪತಿಗುಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನಶ್ವನ್ವನ್ನೋತಿಭಿಃ ಸೀದ ಸಾದನಂ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್ ಯ ಏನಂ ವೇತ್ತಿ ಹಂತಾರಂ ಯಶ್ಚೈನಂ ಮನ್ಯತೇ ಹತಂ ಉಭೌ ತೌ ನ ವಿಜಾನೀತಃ ನಾಯಂ ಹಂತಿ ನ ಹನ್ಯತೇ. ಉಭೌ ತೌ ನ ವಿಜಾನೀತಃ ಅಂತೇ ತನ ಎಂದು ಕರ್ತೃತ್ವಾನ್ನಿ ಆರೋಪಿಸಿಕೊಂಡವಾಡು ತೆಲಿವೈನವಾಡು ಕಾದು, ನೇನು ಭೋಕ್ತನು ಅನುಕೊಂಡವಾಡು ತೆಲಿವೈನವಾಡು ಕಾದು. ವಾಡು ತಿಳಿಸ್ಕೋಲೇದು, ವೀಡು ತಿಳಿಸ್ಕೋಲೇದು, ಅಂತೇ ತಿಳಿಸ್ಕೊನ್ನಟ್ಲುಗಾ ಅನಿಪಿಸ್ತುಂದು. ಇಪ್ಪುಡು ಲೋಕದೃಷ್ಟಿ ಎಲ್ಲಾ ಉಂಟುಂದಂತೇ, ఏది ఇంద్రియ గోచరమో, ఏది మనస్సునకు మనస్సు చేత గ్రహించబడుతూ ఉంటుందో అదే జ్ఞానము అనే దృష్టిలో లోకం నడుస్తూ ఉంటుంది. కానీ శాస్త్రదృష్టి అలా ఉండదు. శాస్త్రదృష్టికి లోకదృష్టికి సంబంధమే ఉండదు, అపోజిట్ ఉంటుంది. పైగా ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు, ఇది లోకదృష్టి. కానీ సూర్యుడికి ఉదయాస్తమయములు లేవు అన్నది శాస్త్రదృష్టి. కాబట్టి లోకదృష్టిని అనుసరించి ఏది నడవదు. అది అది శాస్త్రంలో అంటే తత్వంలో లోకదృష్టికి ప్రమేయమే ఉండదు. కాబట్టి లోకంలో ప్రతి వ్యక్తి కూడా సర్వము నుంచి తాను విడివడి ఉన్నానని భావించి, తను ఈ దేహమునకు కట్టుబడి, ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఇదే నేను అని వాటికి కట్టుబడి, వాటి యందు తీవ్రమైనటువంటి రాగాన్ని పెంచుకుని ఆసక్తి గలవాడై ఆ బేసిస్ మీద జగత్తును చూస్తూ ఉంటాడు. ఇది ఎలాగంటే ఎర్రద్దాలు కళ్ళజోడు పెట్టుకుని జగత్తును చూసినట్టు. మా చిన్నప్పుడు మేము పెట్టుకునేవాళ్ళం కళ్ళజోళ్ళని, తీర్థాల్లో ఈ మేళాల్లో దొరికి అనా ఇస్తే ఒక కళ్ళజోడు ఒకటి కొనుక్కోవడం, దానికి ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది, ఆ రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టుకోవడం, పెట్టుకుని చూస్తే ఊళ్ళో అందరూ ఎర్రగా కనపడతారు. సో అది తెలివైన దృష్టి ఎందుకు అవుతుంది? సో కాబట్టి వీడు తను దేహ తను ఒక దేహం అనుకుంటాడు, కాబట్టి అందరూ దేహం గల వాళ్ళు కనపడతారు. వీడికి తాను మగ ఆడ అనే లింగ భేదాన్ని తన ఎందు ఆరోపించుకుని ఉంటాడు, కాబట్టి చుట్టూ జగత్ అంతా కూడా స్త్రీ పురుష విభాగంగా కనపడుతుంది. తను ఒక క్యాస్ట్ బేస్డ్ ఐడెంటిటీ కలిగి ఉంటాడు, దాంతో సమాజం అంతా కూడా క్యాస్ట్ వైజ్ డివైడ్ అయి ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి ఈ దృష్టి తన విషయంలో ఎటువంటి పొరపాటు చేసి కూర్చుంటాడు కనుక లోకదృష్టి కూడా దోషపూర్ణంగానే ఉంటుంది. తను కర్తను అనుకుంటాడు, అంచేత తన కర్మల్ని చేస్తున్న కర్తను అనుకుంటాడు, దాంతో చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరూ కూడా కర్తలుగా కనపడతారు. సో నాయం హంతి నహన్యతే. ఇప్పుడు సినిమా తెర మీద హీరో విలన్ను కొట్టేస్తాడు, గట్టిగా కొట్టేస్తాడు, సినిమా తెర ఎక్కర్లేదు. నాటక రంగం మీద కూడా హీరో విలన్ను కొట్టేస్తూ ఉంటాడు, లేకపోతే విలన్ హీరోని కొట్టేస్తాడు. తోలుబొమ్మలాట్లో కూడా అలాగే జరుగుతుంది. అక్కడ మనకు అలా కనపడుతుంది వాస్తవంలో నాయం హంతి నహన్యతే. వీడు కొట్టిది లేదు, వాడు కొట్టబడేది లేదు. తర్వాత ఇంకో దృష్టాంతం, సముద్రంలో అలలను చూసినట్లయితే, మామూలుగా మీరు అక్కడ సర్ఫింగ్ చేసి వాళ్ళు అలలని బాగా పరిశీలన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ సముద్ర తీరాన నిలబడి బీచ్లో నిలబడి జాగ్రత్తగా అలల్ని పరిశీలిస్తూ ఉన్నట్లయితే, ఐ యూస్ టు డూ దాట్. అలా చేసినట్లయితే ఒక అల దూరం నుంచి మీరు గుర్తుపట్టి దాన్ని ఫాలో అవ్వచ్చు, అది మన వైపుకు వస్తూ ఉంటుంది. అది ఒక పెద్ద అల వచ్చింది, ఇంకా అది అది బాగా బాగా ముందుకంట నీటిని పట్టుకొస్తుంది అని అనుకునే లోపల వెనక నుంచి డెవలప్ అయిన అల వెళ్ళి దాన్ని కొలైడ్ అయ్యి అక్కడికక్కడే డిస్పర్స్ అయింది. సో అప్పుడు దాన్ని మేము అనుకునేవాళ్ళమంటే, ఈ వెనక నుంచి వెళ్ళి అల కనుక దానికి అడ్డు రాకపోయినట్లయితే అది చాలా ముందుకు వచ్చేసి ఉండేది అని ఇలాగేదో క్యాల్కులేషన్స్ చేస్తూ అలా నిలబడ్డాం. ఆ అల ఈ అలని ఢీకొన్నది, ఈ అల అలని ఢీకొన్నది. నాయం హంతి నహన్యతే. ఇంకా అలా అనిపిస్తుంది తప్పిస్తే అక్కడ ఢీకొనేది లేదు, ఢీకొనబడేది లేదు. అదేవిధంగా ఒకే సర్వవ్యాపకమైన ప్రాణశక్తి ఇగో ఇన్ని దేహాలలో ప్రకటమవుతూ ఉన్నది. ఒకే ప్రాణశక్తి ఇప్పుడు ఇలా కొట్టినట్లయితే ఈ జయ కొట్టింది, ఈ జయ కొట్టబడింది అనే అని అనుకోము. అయం హంతి అయం హన్యతే అని అనుకోము. ఎందుకు అనుకోము? వాట్ ఈస్ ది రీజన్? అయం హంతి అయం ఇది కొట్టింది ఇది కొట్టబడింది అని అనుకుంటారా? అనుకోరు. ఎందుకని? ఎందుకని కాదు, వాటి వెనుక నుండే ప్రాణశక్తి ఒక్కటే కనుక. ఇది కొట్టాలన్నా, ఆ కొట్టిన దెబ్బని ఇది రికగ్నైజ్ చేయాలన్నా, ఇప్పుడు టేబుల్ నేను కొట్టబడ్డాను అని టేబుల్ చెప్పదు. అయితే చేయి అయితే సెన్సేషన్ ఉంటుందండి. కాబట్టి ఇది కొట్టి అయం హంతి అయం హన్యతే అని చెప్ప అని అంటలేదు మనం. ఎందుకంటే వాటి వెనకాల ఉన్నటువంటి ప్రాణశక్తి ఒక్కటే కనుక. ఇప్పుడు తల్లి ఒడిలో కూర్చుని పిల్లవాడు శిశువు కాళ్ళతో తన్నుతుంది. సో చూసేవాడికి ఏమనిపిస్తుంది? అయం తాడయతి సా తాడ్యతే. వీడు తన్నుతున్నాడు, ఆమె తన్నబడుచున్నది. బట్ ఫ్యాక్ట్ ఈస్ అదర్వైజ్. నాయం హంతిన హన్యత. ఆవిడ అలా అనుకోదు, వాడు అలా అనుకోడు. ఎందుకంటే ఆవిడ దృష్టిలో దేర్ ఆర్ నో టూ పర్సన్స్. అక్కడ ఉన్నది ఒకే ఆత్మ ఉన్నది. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లవ్. లవ్ అంటే అర్థం అదే. కాబట్టి చూడండి, ఎక్కడైతే ఏకత్వ భావన ఉంటుందో అక్కడ అయం హంతి అయం హన్యతే అనే ప్రసంగమే ఉండదు. ఎక్కడైతే వేరువేరుగా నేను వేరు అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే అయం హంతి అయం హన్యతే. కాబట్టి ఇప్పుడు ఈ చేయి కొట్టింది, ఈ అయం హంతి అయం హన్యతే అనే మాట లేదు. నాయం హంతి నా హన్యతే. ఇప్పుడు ఈ దేహంలో ఏ ప్రాణశక్తి కలదో అదే ప్రాణశక్తి ఇతర దేహములలో కూడా ఉన్నప్పుడు నాయం హంతి నా హన్యతే. కొట్టేదేవాళ్ళు కొట్టబడేదేవాళ్ళు. కాబట్టి కానీ స్థూల దృష్టితో చూసినట్లయితే, అంటే సర్వము నుంచి విడివడి ఈ దేహరూపంగా నేనున్నాను అనే దేహాత్మభావంతో ఉన్నవాడికి సర్వము భిన్నంగాను తాను భిన్నంగాను పృథక్ పృథక్గా కనబడిన మూలంగా ఈ నానాత్వ భావన నుండి, అంటే ఈ భేద దృష్టి నుండి అయం హంతి అయం హన్యతే అనేటువంటి ఒక ధోరణి, ఒక ధారణ, ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వాస్తవంలో మీకు ఆ భేద దృష్టి కనుక లేకపోయినట్లయితే అయం హంతి అయం హన్యతే అనే మాటకే అర్థం లేదు. ఇప్పుడు సినిమా తెర మీద సినిమా చూస్తున్నప్పుడు కూడా వీడు హీరో వీడు విలన్ అనే భేద దృష్టి మీరు భేద దృష్టితో చూడాలి. మీరు అలా చూసినప్పుడే అయం హంతి అయం హన్యతే అని మీరు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. మీకు భేద దృష్టి లేదనుకోండి, దిస్ ఇస్ ఆల్ మిథ్యా. హీరో ఈజ్ ఆల్సో ఏ ప్లే ఆఫ్ లైట్, విలన్ ఈజ్ ఆల్సో ప్లే ఆఫ్ లైట్ అని ఆ విధంగా చూశారనుకోండి. చూస్తే నాయం హంతి నా హన్యత. వీడు కొట్టింది లేదు, వీడు కొట్టబడింది లేదు. కాబట్టి ఇప్పుడు ఎలాగంటే ఇది వరల్డ్ విషన్, గాడ్ విషన్ అని రెండు ఉన్నాయి. విషన్ ఉన్నా కాన్షియస్నెస్ అంటారు. వరల్డ్ కాన్షియస్నెస్, గాడ్ కాన్షియస్నెస్. మనం చిన్నప్పటి నుంచి వరల్డ్ కాన్షియస్నెస్కి అలవాటు పడున్నాం. దాన్నే లోకల్ కాన్షియస్నెస్ అని కూడా కొంతమంది వర్ణించారు. జగత్తు కాన్షియస్నెస్కి అలవాటు పడుంటాం. అంటే నేను, నా చుట్టూ ఉన్న జగత్తు, ఇది మనకి దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీ క్లియర్లీ అండర్స్టాండ్. గాడ్ కాన్షియస్నెస్ మనం ఎరగం. గాడ్ కాన్షియస్ ఏదో గాడ్ గురించి ఉంటే అనుకోవడమే కానీ అది ఇప్పుడు తెలియడం వేరును, వినడం వేరు. గాడ్ గురించి చాలామంది ఎలా భ్రమపడతారంటే తాము విన్నది తాము తెలుసుకున్నది రెండో ఒకటే అనుకుంటారు. అది చాలా పెద్ద పొరపాటు. వినడం వేరు, తెలియడం వేరు. ఇప్పుడు గాడ్ ఇప్పుడు భోజనం గురించి విన్నారనుకోండి, భోజనం ఫలానా హోటల్లో భోజనం చాలా బాగుంటుంది అని విన్నారనుకోండి, అది తెలిసినట్టా విన్నట్టా? విన్నట్టే. తెలిసినట్టు కాదు కదా. మరి గాడ్ గురించి విన్నట్టా తెలిసినట్టా? విన్నట్టే కానీ తెలిసినట్టే ఎక్కడైంది? గాడ్ వైకుంఠంలో ఉంటాడు, నాలుగు చేతులు ఉంటాయి ఆయనకి. అంటే ఇది విన్న మాట అంటారా తెలిసిన మాట అంటారా? అది విన్నమాట. విన్నదానికి తెలిసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ నేను మీతోటి మీ స్వరూపము అసంగము, ఇంట్రిన్సికల్లీ మీరు మీలో సంగము లేదు, మీరు సంగం ఉందని మీరు భ్రమపడ్డారు తప్పిస్తే, మీలో ఇంట్రిన్సికల్గా మీ లోతుల్లోకి మీరు తరచి చూసినట్లయితే మీలో సంగము లేదు అని నేను చెప్పాను అనుకోండి, చెప్పినట్లయితే మీకు కొంత శ్రద్ధ ఉండాలి. నేను చెప్పిన మాట మీద పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. శ్రద్ధ అంటే అంతకంటే మహాభాగ్యం ఏం లేదు. అంటే శ్రద్ధ అంటే వీడు చెప్పింది సత్యం అయ్యి ఉండొచ్చు అని ఒక పిసర్ శ్రద్ధతోటి కనుక మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ నాకు ఇచ్చి మీరు ఆ వాక్యాన్ని మీరు భావన చేసినట్లయితే, ఒకసారి మెడిటేషన్ చేసినట్లయితే, మెడిటేషన్ చేయటం అంటే యూ లుక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, దట్ ఈజ్ వాట్ మెడిటేషన్ ఈజ్. బయటకు చూడడం మానేసి మీలో మీరు సాక్షిరూపంగా నిలిచి మీ అంతరాంతరములలో తరిచి చూసినట్లయితే నేను అసంగుడను అనే సత్యం మీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు నేను చెప్పిన మాటని మీరు తెలుసుకున్నట్టే అవుతుంది కానీ విన్నట్టు కాదు, కేవలం వినడంతో అయిపోలేదు. ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య, ద్రష్టవ్య దట్ ఈస్ ది గోల్, ఆత్మ సాక్షాత్కారము గోల్, దానికి ఉపాయము శ్రోతవ్య శ్రవణం. కాబట్టి శ్రవణం చేస్తే అది జ్ఞానం అనిపించుకోదు, చేసిన శ్రవణము అది మీకు అనుభవానికి వచ్చినప్పుడే రియలైజేషన్. సో ఇట్ ఈజ్ రియలైజేషన్ ఈజ్ జ్ఞానం, ఇట్ ఈస్ నాట్ జస్ట్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇది దిస్ ఈజ్ నాట్, ఇప్పుడు రిలిజియన్ ఉందనుకోండి, రిలిజియన్లో ప్రొఫెషన్ ఉంటుంది కానీ ప్రాక్టీస్ ఏమి ఉండదు, ఇంకే చెప్తూ ఉండటం. రిలిజియన్లో ప్రాక్టీస్ అంటే చెప్పిన దానికి ప్రాక్టీస్ ఉండదు, దోషం యాక్టివిటీస్ ఉంటాయి, చెప్పిన దానికి ప్రాక్టీస్ ఉండదు. వేరాజ్ వేదాంతాలో ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్, ఇట్ ఈజ్ డైనమిక్ లైఫ్, ఇట్ ఈజ్ డైనమిక్ స్పిరిచువాలిటీ. ఊరికే ఏవో ఉపన్యాసం చెప్తున్నట్టుగా చెప్తున్న మాట కాదు, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వి ఎక్స్పీరియన్స్, హార్ టు పుట్ ఇట్ మోర్ కరెక్ట్లీ, విచ్ వి రియలైజ్ అవర్ సెల్ఫ్స్ దట్ ఇన్ డీప్ ఇన్నర్ మోస్ట్ స్పిరిచువల్ రియలైజేషన్. సో దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి ఇట్ ఈస్ టు స్టార్ట్ విత్ కొంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెన్ వెరిఫై ఫర్ యువర్ సెల్ఫ్, అప్పుడు అది తెలిసినట్టు లెక్క. అంతేకాని కేవలం వినటం వల్ల ఏమైనట్టు, అలాగే మనం వరల్డ్ కాన్షియస్నెస్లో ఉంటాము తప్పించి మనకి గాడ్ కాన్షియస్నెస్ మనకి ఉండదు, అది బాగా కేర్ఫుల్గా అలవాటు చేసుకోవాలి. గాడ్ కాన్షియస్నెస్ అంటే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, వాడు ఎక్కడో మేఘాల్లో ఎక్కడో చాలా ఎత్తున మేఘాల్లో ఉంటాడు, అది గాడ్ కాన్షియస్నెస్, బగ్బేర్ కూడా అంటారు, అంటే దండం ఒకటి పట్టుకుని ఎప్పుడు ఎవరిని పనిష్ చేద్దామని సిద్ధంగా కూర్చుని ఉంటాడు అని ఆ విధంగా. దట్ ఈజ్ ఇట్ సర్వ్స్ ఎ పర్పస్ ప్రాబబ్లీ, ఏదో సోషల్ మొరాలిటీకి సమ్ ఎథిక్స్కి ఉపయోగపడుతుంది, కానీ మనిషిలో అది వికాసాన్ని తీసుకురాలేదు. ఇది ఎలాగంటే లోకల్గా పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది కనుక, పోలీస్ అథారిటీ ఒకటి ఉంది కాబట్టి ఎవళ్ళు దొంగతనం చేయకుండా ఎవళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అది దట్ ఈస్ నాట్ రియల్ ఎథిక్స్. పోలీస్ అథారిటీకి భయపడి లాని అబాయిడ్ చేసినట్లయితే అది రియల్ ఎథిక్స్ కాదు. రియల్ ఎథిక్స్ ఏమిటంటే ఇతరుల సొమ్ముని అపహరించుట అనేది అది నా అంతరంగ వికాసానికి హానికరము, ఐ డోంట్ నీడ్ ఇట్, అది తప్పు అని తెలిసి దానికి దూరంగా ఉంటే అది రియల్ ఎథిక్స్. కాబట్టి అండర్స్టాండింగ్ బేస్డ్ ఎథిక్స్కిను ఫియర్ బేస్డ్ ఎథిక్స్కి చాలా తేడా ఉంది. రిలిజియన్లో ఇట్ ఈస్ ఎ ఫియర్ ఇండ్యూస్డ్ ఎథిక్స్, విచ్ ఈస్ ఓకే ఇన్ ఎ గివెన్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ ఓకే. అంచేతనే మీకు రిలిజియన్ బేస్డ్ ఫియర్ అండ్ రిలిజియన్ బేస్డ్ ఎథిక్స్ ఏవైతే మనిషి పాటిస్తూ ఉంటాడో దాంట్లో వాస్తవమైన పరిణతి, వ్యక్తిలో వాస్తవమైనటువంటి పరిణతి రాదు, ఆ పరిపక్వత రాదు. ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉన్నంతసేపు వీడు కొంచెం అణిగిమణిగి ఉంటాడు, ఫియర్ ఫ్యాక్టర్ పక్కకి పోయిందంటే వీడు విశృంఖలంగా తయారవుతాడు. కాబట్టి రిలిజియన్ అన్నది టు స్టార్ట్ విత్ కొంత ఉపయోగపడినప్పటికీ ఫైనల్గా స్పిరిచువాలిటీలోకి వచ్చినప్పుడు మాత్రమే మనిషి యొక్క వికాసం ఆరంభమవుతుంది. అండ్ ఇన్ ది స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే వరల్డ్ కాన్షియస్నెస్ నుంచి గాడ్ కాన్షియస్నెస్కి ఎదగడం పేరే స్పిరిచువాలిటీ. అంటే మీరు తెలివిగా ఉన్నప్పుడు మీకు చుట్టూ ప్రపంచం తెలుస్తుంది కదా, సో ఈ ప్రపంచం యొక్క చేతన, సో ప్రపంచం యొక్క జాగరూకులై ఉంటారు ప్రపంచం విషయంలో, యువర్ కాన్షియస్ ఆఫ్ సావధానులుగా ప్రపంచము అనే ఈ నానాత్మం విషయంలో సావధానులుగా ఉంటారు. కానీ ఇది వాస్తవంలో ఈ నానాత్మం యథార్థం కాదు, ఈ భేదం ఏదైతే ఉన్నదో ఇది దాని రియాలిటీ, దాని యొక్క వాస్తవ తత్వము యూనిటీ, అది అఖండమైన చైతన్యము, దాని పేరే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఈ సకల భేదముల రూపంగా భాషిస్తున్నాడు అనేటువంటి ఆ గాడ్ కాన్షియస్నెస్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు మీరు బంగారపు ఆభరణాల షాప్లోకి వెళ్ళారనుకోండి, యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఆర్నమెంట్స్, అన్ని ఆభరణాలు, నెక్లెస్ ఇది, ఇదేమో కంకణము అనే కాన్షియస్ మీనెస్ మీకు ఉంటుంది. అట్ ది సేమ్ టైం దీస్ ఆర్ ఆల్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్ ఆర్ 24 క్యారెట్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవి, ఇవేమీ రోల్డ్ గోల్డ్ కావు, ఇవి ప్యూర్ గోల్డ్ ఆర్నమెంట్స్ అని మీరు, యు ఆర్ కాన్షియస్ ఆఫ్ గోల్డ్ ఆల్సో. లేకపోతే రోల్డ్ గోల్డ్ షాప్కే వెళ్ళచ్చు, చవక్గా దొరుకుతాయి. వయ్యుగో బందర్లో ఉండేవి పూర్వం, బందరాభరణాల నుండి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలీదు. సో యూ కెన్ యాజ్ వెల్ గెట్ దెమ్, బై పోస్ట్ వచ్చేస్తాయి కూడాను. కానీ యూ డోంట్ గెట్ దెమ్ బికాస్ యు ఆర్ నాట్ ఓన్లీ కాన్షియస్ ఆఫ్ ఆర్నమెంట్స్ బట్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ గోల్డ్. ఎగ్జాక్ట్లీ సేమ్ వే మీరు చుట్టూ ఉన్న ప్రపంచంలో ఈ నానాత్వము, మల్టిప్లిసిటీ ఏదైతే ఉన్నదో, సో యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్. అది ఎలాగూ యు ఆర్ కాన్షియస్, దాంట్లో ఆశ్చర్యమే ఉంది. ఇప్పుడు సూర్యాస్తమయం అవుతోంది అనే సంగతి మీకు తెలుస్తుందా లేదా? తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం సూర్యుడికి వాస్తవంగా అస్తమయం లేదు అనే సంగతి కూడా తెలుస్తూ ఉంటుంది మీకు. అదేవిధంగా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉండే నానాత్వము తెలుస్తూనే ఉంటుంది, అది ఇంద్రియ గోచరం. కానీ ఈ నానాత్వము మూలంలో ఉన్నటువంటి సత్యం ఏదైతే, ఈ నానాత్వం సత్యం కాదు, కేవలం ఇంద్రియ గోచరమే కానీ సత్యం కాదు. సత్యము అఖండము, అంటే డివిజన్ లేనిది, అన్డివైడెడ్ అండ్ అదే ఆ ప్రాణశక్తి అండి. లేకపోతే అఖండ సత్తా, అండర్స్టాండింగ్ ఈశ్వర అనే పుస్తకంలో కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ది లైఫ్, అ లైఫ్ దట్ మేనిఫెస్ట్స్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్. సకల ప్రాణులయందు ప్రకటమవుతున్నటువంటి ఆ ప్రాణము, యూనివర్సల్ లైఫ్, దాన్ని దర్శించవచ్చు. దర్శించటం అంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దాట్ అండ్ దెన్ యు సీ ఇన్ ఎవ్రీ ఎగ్జిస్టెన్స్ అన్ అన్డివైడెడ్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ ఈశ్వర. సో యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దాట్ అస్థి. సో వెన్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ లైఫ్, యూనివర్సల్ లైఫ్, ఆర్ వెన్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ ఎగ్జిస్టెన్స్, ఆర్ ఇంతకంటే సింపుల్గా ఈ చుట్టూ జరుగుతున్న ఈ ప్రపంచమంతా కూడా ఇదొక ప్లే, ఇదొక డ్యాన్స్, ఇది ఇది ఫినామినల్ వరల్డ్. ఎవ్రీ ఫినామినన్ మస్ట్ హ్యావ్ సంథింగ్ రియల్ అండర్నీత్ ఇట్. కనుక ఇదంతా కూడా ఆ పరమేశ్వరుని లీల, ఆ పరమేశ్వరుని యొక్క నాట్యమే ఈ రూపంగా, జగద్రూపంగా మన ముందు ప్రకటమవుతోంది అని యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ హయ్యర్ పవర్ కాల్డ్ ఈశ్వర. సో జగత్తు విషయంలో జాగరూకంగా సావధానంగా ఉంటూనే జగత్తు యొక్క మూలంలో ఉండే ఈశ్వరుని విషయంలో కూడా మీరు ఈ విధంగా సావధానంగా, అంటే ఈశ్వరుని యొక్క స్వరూపం కొద్దో గొప్ప తెలుసు ఉండాలి, అప్పుడు దాని విషయంలో కూడా మీరు జాగరూకంగా ఉన్నట్లయితే దెన్ యు ఆర్ నాట్ ఓన్లీ వరల్డ్ కాన్షియస్, యు ఆర్ గాడ్ కాన్షియస్. సో అప్పుడు నాయం హంతి నహన్యతే అనేది మీకు తెలుసు. ఆ గాడ్ కాన్షియస్నెస్లో మీరు దాన్ని రికగ్నైజ్ చేయగలుగుతారు. 100% వరల్డ్ కాన్షియస్నెస్ ఉన్నవాడు అయం హంతి అయం హన్యతే అని అనుకుంటాడు. 100% గాడ్ కాన్షియస్నెస్లో ఉన్నవాడు లైక్ శ్రీకృష్ణ శంకర నాయం హంతి నహన్యతే అనుకుంటాడు. సాధకుడు అయం హంతి అయం హన్యతే అని అనుకుంటూనే అట్ ది సేమ్ టైం హీ ట్రైస్ టు రికగ్నైజ్ నాయం హంతి నహన్యతే. సో చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్, వెరీ డిఫికల్ట్ స్టేట్మెంట్ టు అప్రిషియేట్. భాష్యకారులు ఏమన్నారో చూద్దాము. అహా తౌ ఉభౌ న విజానీతః న జ్ఞాతవంతౌ అవివేకేన ఆత్మానం అహం ప్రత్యయ విషయం. చూడండి, ఇప్పుడు మీరు గమనించండి, నేను అటెటో చూస్తూ ఏకాంతంగా నిలబడున్నా, వెనకాల నుంచి మా మిత్రుడు వచ్చి నడ్డి మీద ఒక చరుపు చరిచి చరిచాడు. నేను ఉలిక్కుపడ్డాను, దెబ్బ తగిలింది, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో కోపం వచ్చింది, ఎవడరా వెనకాల నుంచి కొట్టాడని కోపం వచ్చింది. ఆ కోపంతో తిరిగి ఎదురకుండా చూశాను, చూస్తే మా మిత్రుడు నిలబడి ఉన్నాడు. వెంటనే హలో హౌ ఆర్ యూ అని కౌగులించుకున్నాను. ఇప్పుడు అయం హంతి అయం హన్యతే, నన్ను వీడు దెబ్బ కొట్టాడెవడో, నేను దెబ్బ తిన్నాను అనే ఫీలింగ్ తోటి తిరిగాను. అయితే మిత్రుణ్ణి, ప్రాణమే నాకు ప్రియమైన మిత్రుణ్ణి చూడగానే నాయం హంతి నహన్యతే అనే ఫీలింగ్ మనకి తెలియకుండానే వచ్చింది. ఏమిటి రీజన్, ఏమిటి, వాట్ కుడ్ బి ది రీజన్? అంటే మీరు స్నేహమో లేకపోతే ఫ్రెండ్షిప్ అనో అంటారు. హౌ ఫ్రెండ్షిప్ అయం హంతి అయం హన్యతే అనే సిచ్యువేషన్ అని నాయం హంతి నహన్యతేలాగా మార్చేసిందంటే ఎలా మార్చగలిగింది? వాట్ ఈస్ ది మెకానిజం? అంటే నేను వాడు అనే విభాగం ఏదైతే ఉందో ఆ విభాగము డిజాల్వ్ అయిపోయింది. ఎలా డిజాల్వ్ అయింది? ప్రేమ వల్ల డిజాల్వ్ అయింది. మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నారు కాబట్టి డిజాల్వ్ అయింది. ప్రేమ అంటే మరి అదే. ప్రేమలో ఉండే రహస్యం ఏమిటంటే ప్రేమ ఇంద్రియ గోచరమయ్యే భేదాన్ని డిజాల్వ్ చేసేస్తుంది, దాన్ని అదృశ్యం చేసేస్తుంది, లేకుండా చేసేస్తుంది. సో ఇంద్రియ గోచరమైన విషయం ఏమిటి? వాడు ఎవడో నన్ను కొట్టాడు, నాకంటే భిన్నంగా ఉండే వ్యక్తి నాకు దెబ్బ కొట్టాడు అనే ఒక వ్యతిరేక భావంతో నేను తిరిగానట్టు కేసు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూశానో, వీడు వేరు నేను వేరు అనే దేహ దృష్ట్యా ఆ విభాగం కనపడుతూనే ఉంటుంది ఇంద్రియానికి. ఈ కంటికి కళా కనపడుతూ ఉన్నప్పటికీ ఆ కంటి విషన్ను దాటేసి మనస్సు ఆ ప్రేమతత్వంలో విలీనమైన కారణంగా ప్రేమలో విభాగం ఉండదు. కంటితో చూసినప్పుడు మనస్సుతోటి పరికించినప్పుడు విభాగం ఉంటుంది, కానీ ప్రేమలో విభాగం ఉండదు. ప్రేమ ఈజ్ ది యునైటింగ్ పవర్. ఎందుకంటే ప్రేమ ఆత్మ. ప్రేమ అంటే ఏమిటంటే ఇక్కడ ఉన్న ఆత్మ అక్కడ ఉన్న ఆత్మ యొక్క ఏకత్వము వీడికి వాడికి తెలియదు ఆ సంగతి. He may not be able to put it in words, but that is the secret of it. Iddari yundu okaya atma unnadi ane satyamu, it expresses itself. Adi prema. Ippudu chudandi, manushi yokka jeevitamlo rendu rakala expressions unnai. Expression ante abhivyakti. Ante vaadi ippudu oka manushi adugu vesi pravartinchadu anukonna pravartana, aa pravartanalo vaadi vyaktitvam prakatam avutundi. ఇప్పుడు ఒక దాత ఉన్నాడు అనుకోండి, వాడు ఎవడో కష్టపడుతుంటే తక్కువని వాడికి సహాయం చేస్తుంది. ఆ యాక్షన్లో మీకు ఏమిటి ప్రకటమైంది? వాడి వ్యక్తిత్వం ప్రకటమైంది. అంచేతే మీరు ఏమంటారు? ఆయన దాత అని అంటారు. అంటే మీరు ఏమిటి మాట ఏమిటి చెప్తున్నారో, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మీరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొకడు మరొకడు డబ్బు విషయంలో చాలా లోభిగా ఉన్నాడు అనుకోండి, అంటే కష్టపడుతుంటే సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? వాడు లోభి అంటారు. అంటే వాడి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. కాబట్టి మనిషి చేసే ప్రతి చేష్ట యందు పలికే ప్రతి పలుకులో వాడి మనస్సులో ఏముందో మనకు తెలియదు. మనస్సులో వచ్చే ఆలోచన కూడా వాడి వ్యక్తిత్వాన్నే ప్రకటన అవుతుంది, కానీ మనకి తెలియదు, అది వాడికే తెలుస్తుంది. మనకి తెలిసినంతలో వాడు పలికే పలుకులో వాడు చేసే చేష్టలో వాడి వ్యక్తిత్వం బయటపడుతుంది. అయితే ప్రతి మనిషిలోనూ కూడా రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ద్వాసుపర్ణ సయుజా సఖాయ, అక్కడ రెండు పక్షులు అంటే రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ప్రతి మనిషిలోనూ రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఏమిటి వ్యక్తిత్వము అంటే, ఒకటి వాడు కల్పించుకున్నటువంటి స్మాల్ అహంకారము, స్మాల్ సెల్ఫ్ ఈగో, అదో వ్యక్తిత్వం. అది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఆ ఈగో లక్షణం ఎలా ఉంటుందంటే, దేహమే నేను అని, సర్వము నుంచి నేను విడిపడి ఉన్నాను అనే బేసిస్లో ఉంటుంది ఆ వ్యక్తిత్వం. ఆ ఈగోకి అనేక కామనలు ఉంటాయి, అనేక భయాలు ఉంటాయి. కాబట్టి వాడు వాడి చేష్టని బట్టి ఆ వ్యక్తిత్వం బయటకు వస్తూ ఉంటుంది. అనేక సందర్భాల్లో అదే అవుతుంది. కానీ అప్పుడప్పుడు ఈ ఈగోని ట్రాన్సెండ్ చేసి వాడి హృదయంలో ఉండే సచ్చిదానంద ఆత్మ ఒకటి ఉంది వాడి హృదయంలో, అది వాస్తవ స్వరూపం. ఈ ఈగో ఇది ఒక నీడ, ఇది ఒక ఛాయ. ఈ ఛాయ వెనుక యథార్థ వ్యక్తిత్వం ఒకటి ఉంది, దాని పేరే బ్రహ్మ. దట్ ఈస్ ది ట్రూ ఇండివిజువాలిటీ. దాని సంగతి వాడికే తెలియదు. వాడికి తెలియకుండానే వాడి హృదయంలో సచ్చిదానంద ఆత్మ ఉన్నది, అది అప్పుడప్పుడు బయటకు వస్తుంది. అది క్రిమినల్కి కూడా బయటకు వస్తుంది. ఒక మర్డరర్ ఉన్నాడు, వాడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు. వేస్తే వాడు జైల్లో ఉన్నాడు. ఈ లోపల ఒక యంగ్ మ్యాన్ జైలుకి వచ్చాడు. లోపల అదే సెల్లో వీడిని ఒక యంగ్ మ్యాన్ తోసి పోలీసు తలిపేసేసాడు. అది వాడు ఆ మర్డరర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనుభవిస్తున్న వాడు యంగ్ మ్యాన్ను చూసి, ఎరా నాయన, ఈ జైల్లోకి ఇంత చిన్న వయసులో నువ్వు ఎందుకు వచ్చావురో బాబు అని అడుగుతాడు. అంటే ఏమవుతుందన్నమాట, వాడి హృదయంలో ఉండే ఆ సచ్చిదానంద వ్యక్తిత్వం బయటకు వచ్చింది. ఆ ప్రశ్నలో వాడి హృదయంలో కూడా ఉంది, అది బయటకు వచ్చింది. కాబట్టి ఒక దాత ఉన్నాడు, 1000 రూపాయలు దానం చేద్దాం అనుకున్నాడు. సచ్చిదానంద వ్యక్తిత్వం బయటకు వచ్చింది ఆ థాట్లో. జేబులోంచి 1000 రూపాయలు తీశాడు, అప్పుడు కూడా సచ్చిదానంద వ్యక్తిత్వమే ఉంది. కానీ 1000 ఎందుకులే, 100 చాలే అని 900 వెనక్కి తోసి 100 ముందు పెట్టాడు. అప్పుడు వీడి ఛాయా వ్యక్తిత్వం ముందుకు వచ్చింది. కాబట్టి ప్రతి మనిషిలోనూ రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి. ఏ వ్యక్తిత్వంలో ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ ప్రకటమవుతుందో దాని యందు ఏకత్వం ఉంటుంది. దాంట్లో మీకు తెలియకుండానే యు ఫీల్ వన్ విత్ ది అదర్ పర్సన్ ఆర్ విత్ ది అదర్ యానిమల్. ఒకప్పుడు కుక్కను ప్రేమిస్తే కుక్క యందు కూడా ఆ రకమైన ప్రేమ ఉన్నట్లయితే ఆ ఏకత్వం వస్తుంది. మరో అన్యథా భావించకడు. నేను ఊరికే అసలు ఆత్మా లెవెల్లో నేను చెప్తున్నా. కనుక ఆ ఏకత్వాన్ని దర్శించినటువంటి సందర్భం, వెన్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ వన్నెస్, దట్ యూనిటీ, అప్పుడు మీకు గాడ్ కాన్షియస్ పర్సన్ అని పేరు. ఏ సెయింట్లీ పర్సన్ ఈజ్ ఏ గాడ్ కాన్షియస్ పర్సన్. అంచేతే సెయింట్లీ పర్సన్కి హీజ్ పర్సనాలిటీ ఎటువంటి పర్సనాలిటీ అంటే, హీజ్ పర్సనాలిటీ ఇట్ హ్యాస్ ట్రాన్సెండెడ్ ఎన్ ఇంపర్సనల్ పర్సనాలిటీ, ఏ పర్సనాలిటీ విచ్ హ్యాస్ రీచ్డ్ ది హైట్స్ ఆఫ్ ఇంపర్సన్. ఆ ఇంపర్సనల్ ఆ పర్సనాలిటీలో ఉంటాడు. అంటే ఆ సచ్చిదానంద ఆత్మ యొక్క అభివ్యక్తి చాలా స్పాంటేనియస్గా నడిచిపోతూ ఉంటుంది వితౌట్ ఎనీ రీజన్. ఆటోమేటిక్గా ప్రేమించటం, సహజంగా అలా ఆ విధంగా ప్రేమతోటి లవ్ తోటి రిలేట్ అవటం అన్నది అతి సహజంగా వాడికి తెలిసిపోతుంది. ఆ ఏకత్వ భావన చాలా తేలిగ్గా వాడికి అలవాటిపోయి ఉంటుంది. సచ్ ఎ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎ సెయింట్, గాడ్ కాన్షియస్నెస్. అంచేతే ఫర్ ఎ గాడ్ కాన్షియస్ పర్సన్ నాయం హంతి నహన్యతే. కాబట్టి దట్ ఈస్ హౌ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. కాబట్టి చాలా స్థూల దృష్టితో చూసినట్లయితే అయం హంతి అయం హన్యతే అని ఉంటుంది, కానీ మీరు హయ్యర్ లెవెల్ ఆఫ్ విషన్లో కనుక వెళ్ళినట్లయితే నాయం హంతి నహన్యతే. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, తల్లికి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, ఓ ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారనుకోండి, కొట్టుకుంటుంటే ఆవిడ ఏం చేస్తుంది, ఇద్దరిని విడదీసేసి సర్దుబాటు చేసి ప్రయత్నం చేస్తుంది, కానీ అయం హంతి అయం హన్యతే అని క్యాల్కులేషన్స్ వేస్తుందా? నో. ఎందుకంటే ఆవిడ విషయంలో వీడు వేరు, వాడు వేరు, తను వేరు కాదు. ఆవిడ విషయంలో అందరి ఎందు ఒకే ఆత్మ. షీ మే నాట్ బి ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్, బట్ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ఆ హయ్యర్ కాన్షియస్నెస్కి మనం రైజ్ అవ్వగలిగినట్లయితే మనకి నాయం హంతి నహన్యతే అనేది చాలా తేలికగా తెలుస్తూ ఉంటుంది. సో మొన్న ఎలక్షన్స్ అయ్యాయి. ఓ మహాత్ములు అన్నారు నాతోటి, ఎవరు రిజల్ట్స్ వచ్చాయి, ఆ రిజల్ట్స్ గురించి ఆయన అంటో, ఆ దీంట్లో ఒకటి నెగ్గింది లేదు, ఇంకొకటి ఓడింది లేదండి, సొసైటీ ప్లాట్స్ ఆన్, అంతా ఈశ్వరుని యొక్క లీల. దీంట్లో ఒకటి నెగ్గాడు, ఒకడు ఓడాడు, వీడు ఓడగొట్టబడ్డాడు, వాడు ఓడించాడు, ఇది దిస్ ఇస్ ఆల్ నాట్ దే, దిస్ ఇస్ ఆల్ నాట్ ట్రూ, ఇట్ ఈస్ ఆల్ ఎ ప్లే ఆఫ్ ఈశ్వర అండ్ ది సొసైటీ యాజ్ ఎ హోల్ ఇట్ ప్లాట్స్ ఆన్ అని అన్నాడు. విచ్ ఇస్ ట్రూ. కానీ మీరు సపోజ్ యూఆర్ అక్యూట్లీ కాన్షియస్ ఆఫ్ ద డివిజన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్, అప్పుడు మీరు వీడు నెగ్గాడు, వీడు ఓడాడు అని మీకు అలాగా యూఆర్ వెరీ క్లియర్లీ కాన్షియస్ ఆఫ్ దట్ డివిజన్. వెరాజ్ మీరు ఒక్కసారి హయ్యర్ లెవెల్లో చూడగలిగితే దిస్ ఈజ్ ఎ వెరీ ఎఫీమరల్ థింగ్. ఇంట్లో ఒకడు నెగ్గడం ఏమిటి, ఒకడు ఓడడం ఏమిటి, కోర్టు కేసులో నెగ్గడం ఓడడం ఉండదు. కోర్టు కేసు ఎప్పుడైనా, కోర్టు కేసులో వీడు నెగ్గాడు వీడు ఓడాడు అనే వ్యవస్థే ఉండదు. కోర్టు కేసులో నెగ్గేది లాయర్సే, ఈ పక్షి ప్రతిపక్షి వీళ్ళిద్దరూ నెగ్గేవాళ్ళు కాదు. అంచేతే కోర్టు కేసు నెగ్గినవాడు ఇంట్లో ఏడుస్తాడు, కోర్టు కేసు ఓడినవాడు వీధిలో ఏడుస్తాడు, ఇంట్లోనూ ఏడుస్తాడు వీధిలోనూ ఏడుస్తాడు. నెగ్గినవాడు మాత్రం వీధిలో ఏడిస్తే బాగుండదు, కేసు నెగ్గి వీధిలో ఏడిస్తే ఇలాగ ఇంట్లో ఏడుస్తాడు, ఎందుకంటే వాడు గెయిన్ చేసేదేమి ఉండదు. ఎనీవే దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి ఆ విధంగా మనము ఆ గాడ్ కాన్షియస్నెస్కి ఎదగాలి. ఎదిగినట్లయితే నాయం హంతి నహన్యతే అనే మాట చాలా పక్కాగా అనుభవానికి వస్తుంది. ఎలాగ ఎదగడం, హౌ? వరల్డ్ కాన్షియస్నెస్లోకి ఎలా ఎదిగారు మీరు? మీరు చిన్నప్పుడు జన్మ తీసుకుని పుట్టినప్పుడు వరల్డ్ కాన్షియస్నెస్ లేదుగా, యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది వరల్డ్. సో చిన్నపిల్లవాడి వరల్డ్ ఎలా ఉంటుంది అని థింకర్స్ దే ట్రై టు ఎక్స్ప్లెయిన్. వాళ్ళు ఏమన్నారంటే బజింగ్ బూమింగ్ వరల్డ్ అని ఏదో సైకాలజిస్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. చుట్టూ చాలా రణగొణ ధ్వని ఏదో అవుతుంది, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీ, అంత మాత్రం అండ్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూషన్, నథింగ్ క్లియర్. చిన్నపిల్లవాడికి అంత మాత్రమే తెలుస్తుంది, మోర్ దాన్ దాట్ హీ డజంట్ నో ఎనీథింగ్. సమ్ ఫార్మ్స్ ఆర్ మూవింగ్ అరౌండ్, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, సో మచ్ ఆఫ్ సౌండ్ ఈజ్ హ్యాపెనింగ్, సో మెనీ సెన్సేషన్స్ ఆర్ హ్యాపెనింగ్, అంతే తెలుస్తుంది చిన్నపిల్లవాడికి. హీఈస్ అట్టర్లీ కన్ఫ్యూజ్డ్ అండ్ హీ డజంట్ నో దట్ హీఈస్ కన్ఫ్యూజ్డ్ ఆల్సో. దట్ ఈస్ ద బ్యూటీ, దట్ ఈస్ ది చైల్డ్స్ వరల్డ్. చైల్స్ వరల్డ్లో ఈ డివిజన్స్ ఇవేమీ లేవు, రాగాలు ద్వేషాలు ఇవే ఉండవు. అంచేతే చిన్నపిల్లవాడు మట్టి తీసి నోట్లో పెట్టేసుకుంటాడు, వాడికి ఏమీ తేడా తెలియదు. కాబట్టి ఆ స్థితిలో ఉన్న పిల్లవాడు వరల్డ్ కాన్షియస్నెస్లోకి ఎదుగుతాడు. ఈ మధ్యకాలంలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేప్పటికే పిల్లలకి అన్ని రకాల వరల్డ్ థింగ్స్ నేర్పేస్తున్నారు. బర్త్డే పార్టీలని, తర్వాత డ్యాన్స్ అని, ఏదో సినిమా పాట ఒకటి వేయడం, డ్యాన్స్ చేస్తూ ఉన్నాం ఈ పిల్లల చేత. ఈ పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఆ పాటకి. రికార్డెడ్ మా చిన్నప్పుడు రికార్డ్ డ్యాన్స్ అని ఉండేది, రికార్డింగ్ డ్యాన్స్ అని ఉండేది. అవి రకాల నుంచి ఓ గ్రామ్ హోల్ రికార్డు ఒకటి వేస్తుంటే వీడు ఈ మగ పిల్లాడే, వీడు మొగాడే, వీడు పరికి నేను కండువా వేసుకొచ్చి ఓణి వేసుకొచ్చి స్టేజ్ మీద గెంతులు వేస్తూ ఉండేవాడు. ఆ రికార్డు విని ఆనందిస్తున్నామో, వీడి గెంతులు చూసి ఆనందిస్తున్నామో తెలిసింది కాదు, అంతా పెద్ద కన్ఫ్యూషన్ కింద ఉండేది. ఏదో చూస్తూ కాలక్షేపం చేసేవాళ్ళం రికార్డింగ్ డ్యాన్స్ అని. ఇట్ వాజ్ క్వైట్ పాపులర్ ఇన్ దోస్ డేస్. గణపతి నవరాత్రుల్లో తప్పనిసరిగా రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉండేది. ఆ తర్వాత ఇట్ బికేమ్ అన్పాపులర్, అండ్ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ పాపులారిటీ. ఇట్ ఈస్ నో మోర్ టు బి హెల్డ్. రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇచ్చే ట్రూపులు ఉండేవి అప్పట్లో, అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది రికార్డింగ్ డ్యాన్స్, మళ్ళీ సర్కిల్ తిరిగి ఇప్పుడు వీళ్ళు యంగ్ పీపుల్ పిల్లలు. అప్పుడు ఏదో పాపం వృత్తిగా చేసేవారు వాళ్ళు, 10 రూపాయలు సంపాదించేవారు. ఇప్పుడు కాలక్షేపం కోసం పిల్లలు వీళ్ళు చదువులు సంఖ్యలు ఏమక్కర్లేదు, ఈ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఏదో పాట వేసుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో ఇట్ హ్యాస్ కమ్ టు దట్ లెవెల్. కాబట్టి పిల్లలు చాలా తొందరగా ఈ ఆర్టిఫిషియల్ వరల్డ్ కాన్షియస్నెస్ డెవలప్ చేసుకుంటున్నారు. వాట్ ఎవర్, మొత్తానికి దే గ్రో ఇన్ టు దట్ వరల్డ్ కాన్షియస్నెస్. ఎలాగ గ్రో అవుతారు చెప్పండి? వరల్డ్ కాన్షియస్నెస్లోకి ఎలా గ్రో అవుతారు? చుట్టూ వరల్డ్ కాన్షియస్నెస్ బాగా వంట పట్టించుకున్న మనుషులతోటి నిరంతరము సంఘం చేస్తుంటే ఆ కారణంగా వరల్డ్ కాన్షియస్నెస్లో గ్రో అవుతారు. వాడు చుట్టూ తల్లిదండ్రులు, సోదరులు, ఇతర బంధువులు, తర్వాత మిత్రులు, సొసైటీ, వీళ్ళందరూ వరల్డ్ కాన్షియస్ పీపులే. కాబట్టి వీడు కూడా ఆ వరల్డ్ కాన్షియస్నెస్లోకి గ్రో అవుతాడు. అదేవిధంగా మనము గాడ్ కాన్షియస్నెస్లోకి మనం గ్రో అవ్వాల్సి ఉంటుంది. గ్రో అవ్వాలంటే ఆ మహాత్ముల యొక్క సన్నిధిలో కాలాన్ని గడపటం, ఆ గాడ్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి మహాత్ముల యొక్క సన్నిధి ఉండటం, వాళ్ళతో సంఘం సత్సంగం చేయటం, తర్వాత గీత మొదలైనటువంటి ఆధ్యాత్మ గ్రంథాలని, ఆ గాడ్ కాన్షియస్నెస్ని పెంపొందించేటువంటి గ్రంథముల యొక్క పఠనము, పాట శ్రవణము, మెడిటేషన్. సో ఈ విధమైనటువంటి సాధనములన్నీ, ఎన్ని సాధనాలు ఉంటే అంత మంచిది. సాధనాలు ఉంటే మన ట్రావెల్ ముందుకి బాగా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సాధనాలతోటి వీటికి మనం లిప్ సర్వీస్ పే చేస్తూ ఉంటాం. సపోజ్ వారానికి ఒక క్లాస్కి వస్తున్నారనుకోండి, సపోజ్ బై మిస్టేక్ వారానికి 2 క్లాసులకు వెళ్లాల్సి వచ్చిందనుకోండి, అయ్యి బాబో ఏమిటి వారానికి 2 క్లాసులే వేదాంతం, ఈ సంసారం అంతా ఏమైపోతుందో అని మనం బెంగ పెట్టుకుంటాం. అలాగే లిప్ సర్వీస్ పే చేస్తే సరిపడదు. మనం వరల్డ్ కాన్షియస్నెస్ ఎలా నేర్చుకున్నాము, మనకున్న సమయం అంతా యుక్తి శక్తి అన్నీ ఉపయోగించి వరల్డ్ కాన్షియస్నెస్లోకి మనం ఎదిగాము, ఎదగడానికి తొందరపడి మరీ ఎదిగాము. అదేవిధంగా అటువంటి లాలసతతోటి, అటువంటి ఇంపేషన్స్ తోటి, సో అటువంటి ఆదుర్దతోటి, అటువంటి కమిట్మెంట్ తోటి మీరు ఈశ్వర కాన్షియస్నెస్లోకి కనుక ఎదిగినట్లయితే, దెన్ యూ విల్ నో నాయం హంతి నహన్యతే అనే మాట, ఇట్ కెన్ బి క్లియర్లీ అండర్స్టూడ్. దీన్నే కృష్ణ కాన్షియస్నెస్ అన్నారు ఆయన, ప్రభుపాద. ఎందుకంటే ఆయనకి అంతా కృష్ణుడే కనపడతాడు. ఒక తుఫాన్లో కృష్ణుడు కనపడతాడు, ఒక ప్రసన్నమైన సముద్రంలో కృష్ణుడు కనపడతాడు, ఓ మంచి దాంట్లో కృష్ణుడు, చెడు దాంట్లో కృష్ణుడు, సర్వ జగత్తునందు కూడా కృష్ణుడే కనపడతాడు. అంటే కృష్ణుని యొక్క లీల కనపడుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కృష్ణ కాన్షియస్నెస్. మీరాబాయికి అలాగే కనపడేది. కనపడేది అంటే ఆవిడ ఎవో దివ్య చక్షువులు ఉన్నారని, దివ్యం అంటే జ్ఞానమే దివ్య చక్షువు. సో అలాగా దట్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వన్ హ్యాస్ టు గ్రో. గ్రో అయినట్లయితే నాయం హంతి నహన్యత అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. సో ఉభౌతౌ న విజానీత, వాళ్ళిద్దరికీ కూడా విషయం తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మను, అహం ప్రత్యయ విషయమైన ఆత్మ, చూడండి ఆ పదం ఎలా ఉందో, వీడు అహం అహం అహం అంటూ ఉంటాడు. అహం ప్రత్యయం వీడికి తెలియంది కాదు, కానీ అహం అంటే నేను, అహం అనే దానికి అర్థం ఏమిటి అది తెలియదు. అహం అనుభవంలో ఉంది, బట్ స్టిల్ హీ డజంట్ నో ఇట్. ఇది ఎలాగంటే ఒక పెద్ద డైమండ్ ఒకటి, ఒకడు టేబుల్ వెయిట్ పేపర్ వెయిట్ కింద వాడుకుంటున్నాడు, ఆ డైమండ్ పేపర్ వెయిట్ కింద వాడుకుంటున్నాడు. అది దాని ఖరీదు 100 కోట్ల రూపాయలు. కానీ వాడికి అది డైమండ్ అని తెలియదు, అది పేపర్ వెయిట్ కింద వాడుకుంటాడు. పని అయిపోయినా అక్కడే పారేసిపోతాడు. మొన్నడు వచ్చి చూసుకుంటే అక్కడ ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు. హీఈస్ నాట్ గోయింగ్ టు మిస్ ఇట్ ఆల్సో. అదే అజ్ఞానం అలా చేస్తుంది. అదేవిధంగా వీడు అహం అహం అహం అనే అంటాడు, కానీ అహం యొక్క వాస్తవికమైన అర్థం వాడికి తెలియదు. అవివేకం, దేహమే అహం అని భ్రమపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మీరు తప్పుగా అర్థం చేసేసుకున్నట్లయితే ఇంకా దాని వస్తువు తత్వాన్ని తెలుసుకునే ఛాన్సే ఉండదు. అది పావని వీడు ఎప్పుడైతే నిర్ధారణ చేసేసుకుంటాడో అది బహుశా త్రాడై ఉంటుందేమో అనే అవకాశమే, అసలు ఆ ఆలోచనే వాడి మైండ్ని క్రాస్ చేసే సందర్భం ఉండదు. కాబట్టి అహం అనేది దేహమని మీరు అనుకుంటూ ఉన్నంతసేపు ద డెప్త్ ఆఫ్ ది పర్సనాలిటీ తెలిసే ఛాన్సే ఉండదన్నమాట. కాబట్టి వాడికి అహం అంటే ఏమిటో తెలియదు కనుక అయం హంతి అయం హన్యతే, ఈ అహం హంతి ఆ అహం హన్యతే అని అనుకుంటాడు వాడు. కానీ అహం యొక్క యథార్థ స్వరూపం తెలిసినట్లయితే నాయం హంతి నహన్యతే అని తెలుసుకోగలుగుతాడు. తర్వాత అందాం, హంత అహం హతోస్మి అహం ఇతి దేహహననేన ఆత్మానం యౌ విజానీతః తౌ ఆత్మస్వరూపానభిజ్ఞౌ ఇత్యర్థః. సో అహం హంత, నేను కొట్టినవాడను, హతోస్మి అహం, నేను హతుడనై తిని కొట్టబడి తిని అని ఈ విధంగా ఇక్కడ కొట్టినది దేహము, కొట్టబడినది దేహము. సో దేహహననేన ఆత్మానం యౌ విజానీత, అక్కడ హంత హనన క్రియతో సంబంధం ఉన్నది దేహమే, హనన క్రియతోటి ఆ ఫలాన్ని పొందినది దేహమే. కాబట్టి దేహమే తాను అనుకోబట్టి వాళ్ళు ఆ విధంగా అహం హంత అహం హతోస్మి అని తెలుసుకుంటున్నారు, అలా అలా అనుకుంటున్నారు, అలా తలపోస్తున్నారు. వాళ్ళు దేహదృష్ట్యా వ్యవహార దృష్ట్యా వీ డోంట్ కేర్ వెదర్ దే ఆర్ రైట్ ఆర్ రాంగ్ అన్నది ఇష్యూ కాదు, కానీ వాస్తవంగా వాళ్ళు ఆత్మస్వరూపము తెలుసున్నవాళ్ళు కాదు. ఆత్మస్వరూప అనభిజ్ఞౌ ఇత్యర్థః. రామాయణంలో విశ్వామిత్రుడి గాథ వస్తుంది. విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి, నీ దగ్గరున్న గోవు నాకేమని అడుగుతాడు. అడిగితే వశిష్ఠుడికి, ఇప్పుడు విశ్వామిత్రుడికి ఏమిటి, నేను వేరు వశిష్ఠుడు వేరు, గోవు సంపద నా దగ్గర ఉండాలి వాడి దగ్గర ఉండకూడదు, ఈ అహం మమ అనే దేహాభిమానం గలవాడు వశిష్ఠుడు జ్ఞాని. ఆయన అన్నాడు, అది నీతో రాదయ్యా, వస్తే తీసుకెళ్ళడానికి అభ్యంతరం లేదు, అది రాదు నీ దారి నువ్వు వెళ్ళని చెప్తాడు, సలహా చెప్తాడు ప్రేమతోటి. ఈయన వెండవు, సరే యుద్ధం నడుస్తుంది, యుద్ధం నడి వశిష్ఠుడు యుద్ధం చేయడం, వశిష్ఠుడు యుద్ధం చేయడం, యుద్ధం చేసింది ఈయనే. వశిష్ఠుడిని తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతాడు, ఆయన శుభం అనే అంటాడు, ఆయన తిరిగి తిట్టాడు, ఆయన మీద ఆయుధాలు ప్రయోగిస్తాడు. ప్రయోగిస్తే ఆ కథ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఆయన పక్కన బ్రహ్మదండము అని ఒకటి ఉంటుంది, ఆ ఈ ఆయుధాలన్నింటినీ బ్రహ్మదండం మింగేస్తుంది. అంటే అర్థం ఏంటి, వశిష్ఠుని ఆత్మని, వశిష్ఠుడు ఆత్మస్వరూపుడు, ఆత్మని ఏది నశింపజేయలేదు అని అర్థం, బ్రహ్మదండము అంటే అర్థం అది. సో కథను కొనసాగించినట్లయితే అప్పుడు విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతాడు, ఏమిటి ఈ నాకున్న బలం, ఈ బలం ఎందుకు పనికి రాకుండా పోయిందే, దేహబలము పనికి రాలేదు బుద్ధిబలము పనికి రాలేదు. ఈ దేహ బుద్ధిబలం గలవాడు విశ్వామిత్రుడు, అస్త్రాలు శస్త్రాలు దేహబలం, అస్త్రాలు బుద్ధిబలం, ఈ రెండు బలాలు డిఫీట్ అయిపోయాయి, ఈ రెండు బలాలను మించిన బలం ఇంకోటి ఉందా అనే ప్రశ్న వస్తుంది. ధిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం, ఏదో ఉంది వీడి దగ్గర బలం, ఏమిటా బలం అని కొంత సమాచారం సేకరిస్తాడు. మంత్రుల్ని వాళ్ళని అడుగుతారు, శరీర బలము బుద్ధిబలము ఈ రెండే బలాలు బలం అనుకుంటుంటారు సమాజంలో ఏమనుకుంటారు, శరీర బలంతో దెబ్బ కొడితే అయం హంతి అయం హన్యతే, అదే బుద్ధిబలంతో దెబ్బ కొట్టారనుకోండి అయం హంతి అయం హన్యతే. కానీ ఈ శరీర బలము బుద్ధిబలము కాకుండా ఈ రెండింటికి అతీతమైన బలం ఏదో ఉంది వీటి దగ్గర, ఏమిటది ఆ బలం ఏదై ఉంటుంది అంటే దానికి మంత్రులు ఏమని చెప్పారంటే విశ్వామిత్రుడికి, దాన్ని జ్ఞానబలము అని చెప్పారు, ఆత్మబలము అని అన్నారు, దానికే యోగ బలము అని కూడా పేరు. ఈ యోగ శబ్దానికి అర్థం ఏంటంటే వీడు ఈ స్మాల్ పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో దానిని ద ఇంపర్సనల్ రియాలిటీ, ఆత్మ ఇస్ ది ఇంపర్సనల్ రియాలిటీ, అది వ్యక్తి కాదు అది అవ్యక్తం, వ్యక్తి దాని నుంచి వచ్చిన నీడ, ఈ వ్యక్తిని ఆ అవ్యక్తంలో కలిపేసి కూర్చుంటారు వాళ్ళు, అది యోగం. దాంతో అవ్యక్తానికి ఉండే అనంత శక్తి వాళ్ళదైపోతుంది, సో గంగ వెళ్ళి సముద్రంలో కలిసిపోయిందంటే సముద్రము యొక్క లోతు గంగ లోతైపోతుంది, సముద్రము యొక్క నిడివి గంగ నిడివి అయిపోతుంది. ఆ విధంగా వీళ్ళు ఇంపెర్సనల్లో పర్సనాలిటీని మెర్జి చేసేసి కూర్చుంటారు. సో శ్రీకృష్ణుడు తోట గీతలో అంటాడు, నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని అంటాడు. నాకు పొందాల్సింది కానీ పొందబడనిది కానీ ఏమీ లేదు. అంటే దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఎనీ డిజైర్ అండ్ ఎనీ ఫియర్. అసలు స్కోపే లేదు అంటే అర్థమేంటి? దెర్ ఈజ్ నో పెర్సన్ దేర్, ఇట్ ఈస్ ది ఇంపెర్సనల్ రియాలిటీ. పూర్ణ ఆత్మతత్వం వచ్చే అయిపోయింది అక్కడికి. వర్త ఏవచ కర్మణి, స్టిల్ ది బాడీ ప్లాట్స్ ఆన్ ద ఇంపెర్సనల్ పర్సనాలిటీ. అలాగంటే వండర్ఫుల్ థింగ్ అది. అది యోగ బలం అంటారు. ఈ అహంకారాన్ని ఆత్మతత్వంలో యోగం అంటే కలిపేయటం, అది బలం. ఆ బలం వశిష్ఠునిది, ఆ బలమయ్యా నీ బలం కంటే అది చాలా గొప్పది. ఆ బలం కనుక ఉన్నట్లయితే నాయం హంతిన హన్యత అని చెప్తారు. చెప్తే నాకు ఆ బలం కావాలి అంటాడు విశ్వామిత్రుడు. అంటే దానికి తపస్సు చేయాలి. తపస్సు అంటే తప ఆలోచనే జ్ఞానాన్ని. సరే కథ ప్రకారం అయితే విశ్వామిత్రుడు వెళ్ళి తపస్సు చేస్తాడు. ఇప్పుడు జ్ఞానానికి ఆత్మ మీ స్వరూపమే. మీ స్వరూపానికి అడ్డొచ్చేవి రెండు రాగద్వేషాలు. సో పాజిటివ్ అటాచ్మెంటు, నెగిటివ్ అటాచ్మెంట్. పాజిటివ్ అటాచ్మెంట్కి రాగం అని పేరు, నెగిటివ్ అటాచ్మెంట్కి ద్వేషం అని పేరు. ఈ రాగద్వేషాలు దేహాభిమానాన్ని బట్టి వస్తాయి. దట్ స్మాల్ సెల్ఫ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ రాగ అండ్ ద్వేష. కాబట్టి మీరు రాగద్వేషాలని న్యూట్రల్ అక్కడి నుంచి నరుక్కుంటూ వస్తే ఆ స్మాల్ సెల్ఫ్ వెళ్ళిపోయి ఆ ఇంపర్సనల్ రియాలిటీలో ఆటోమేటిక్గా మెర్జీ అయిపోతుంది. అది మెర్జీ కాకుండా అడ్డుబడి ఈ రాగద్వేషాలే. కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా నీవు ఎదగాలి, అదే తపస్సు. విశ్వామిత్రుడు తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. మేనకొస్తుంది అంటే రాగము దానికి లొంగిపోతాడు, అంటే రాగానికి అతీతుడు కాలేకపోతాడు, అంటే తపస్సు ఫెయిల్ అయిపోయిందని అర్థం. అంతేగాని మేనక వచ్చే డ్యాన్స్ మొదలెట్టిందని ఊరికే కథ. సో రాగము నుంచి అతీతుడు కాలేకపోయాడు, అంచేతనే వశిష్ఠుని స్థాయికి ఎదగలేకపోయాడు. తపస్సు అయితే చేశాడు కానీ వశిష్ఠుల్లాగా బ్రహ్మర్షి కాలేకపోయాడు. మళ్ళీ తపస్సు చేస్తాడు. ఈసారి రంభ వస్తుంది. రంభ వస్తే ఆశీర్వదించి పంపించేస్తాడు. రంభని రంభ రావడానికి ముందు ఈసారి ఇంకేదో వస్తే క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. రాగంతో ఒకసారి డిఫీట్ అయిపోతాడు, ద్వేషము లేక క్రోధంతో రెండోసారి డిఫీట్ అయిపోతాడు. క్రోధంతో ఆ త్రిశంకుని ఏదో ఇటని ఇటనేదో ఒకటి చెప్పి మొత్తానికి నానాహడావిడి చేసి మొత్తానికి క్రోధం కారణంగా అతని తపస్సంతా భంగపడుతుంది. ఈసారి క్రోధానికి కూడా అతీతంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు రంభ వస్తుంది. రంభ వస్తే ఆయన ఆవిడ యొక్క హావభావాలకి లొంగిపోడు, కానీ ఆవిడేమో వీడు శపించేస్తాడేమో అని వాపం ఆవిడ వణికిపోతుంది. శపించడు, ఆశీర్వదించి నీ పని అయింది, నువ్వు ఇంక పాటికి వెళ్ళొచ్చు, నీకు ఇంకా డ్యాన్స్ చేయాలనుకుంటే యూ కెన్ గో అహెడ్, నాకే అభ్యంతరం లేదు అని చెప్తాడు ఆవిడకి. అంటే ఆవిడ నమస్కారం చేసి, మహాత్మా నన్ను మీరు శపించకుండా వదిలిపెట్టారు, చాలా సంతోషం. నేను ఇంద్రుడికి ఇచ్చిన తెలుసు, నేను నిన్ను శపించట్లేదు. అప్పుడు వశిష్ఠ మహర్షి వస్తాడు. ఇచ్చే హే బ్రహ్మర్షి లేవయ్యా అంటాడు. అప్పుడు ఆత్మస్వరూపం, అప్పుడు వశిష్ఠుని మీద ద్వేషం ఉండదు అతనికి. అప్పుడు వశిష్ఠు, ఎందుకంటే వశిష్ఠుడు వేరు తాను వేరు కానే కాదు, నాయం హంతే నహన్యతే లెవెల్కి అప్పుడు వస్తాడు. కాబట్టి ఇట్ ఈజ్ ఎ బిగ్ జర్నీ, ఇట్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇట్ ఈజ్ గ్రాడ్యువల్గా అలా ఎదగాలి. అలా ఎదగలేక అయం హంతి అయం హన్యతే, వీడు నన్ను ఇలా అపకారం చేసాడు అలా అపకారం చేసాడని వీడు ఇంకా వ్యవహార లెవెల్లోనే ఉండిపోతాడే. వాడు ఆత్మస్వరూప అనభిజ్ఞవు ఇత్యర్థ. వాళ్ళకి ఆత్మ అంటే ఏమిటో తెలియని కారణంగా ఆ లెవెల్లో వాళ్ళు అలా ఉండిపోయారు అని అంటారు. తర్వాత యస్మాత్ నాయమాత్మా హంతి నహనన క్రియాయా కర్తా భవతి. అంటే అది నాయం హంతికి వ్యాఖ్యానం. అది నహన్యతే నచ కర్మ భవతి ఇత్యర్థ అవిక్రియత్వాత్. చూడండి, రాముడు రావణుని సంహరించను. అక్కడ సంహరించను అంటే అహనత్, హనన క్రియ. ఈ హనన క్రియకి కర్త ఎవరు? రామ. కర్మ ఎవరు? రావణం కదా. సో హంత నాయం హంతి అంటే రామ, హన్యతే అంటే రావణం కర్మ. సో నాయం హంతి నహన్యతే అన్నప్పుడు ఈ ఆత్మ నాయం హంతి అంటే హనన క్రియకి కర్త అగుటలేదు, హనన క్రియాయా కర్త నభవతి. నహన్యతే అంటే కర్మ నభవతి, హనన క్రియకి కర్మ అవటలేదు. అంటే దీని అర్థం ఏమిటి? ఊరికే కర్త అవటలేదు, కర్మ అవటలేదు అంటే కర్త కాదు, భోక్త కాదు, మంచిదే. అసలు ఓవరాల్గా ఆత్మస్వరూపాన్ని గురించి ఏం చెప్పినట్టంటే ఆయన చక్కటి వ్యాఖ్యానం చేశారు, అవిక్రియత్వాత్ ఆత్మస్వరూపమునందు వికారములు లేవు. వికారము అంటే కాలాన్ని బట్టి